వారికి వారి కర్మమే సాక్షి, కాదన్న వారికి వారి కర్మమే సాక్షి. ఏ దిశ చూచిన మాకు నీతడే సాక్షి, కాదన్న వారికి వారి కర్మమే సాక్షి. ఏ దిశ చూచిన మాకు నీతడే సాక్షి, కాదన్న వారికి వారి కర్మమే సాక్షి. వేదాలు సత్యమౌటకు విష్ణుడు మత్స్య రూపమై ఆదట తెచ్చి నిలిపేనది సాక్షి. వేదాలు సత్యమౌటకు విష్ణుడు మత్స్య రూపమై ఆదట తెచ్చి నిలిపెనది సాక్షి. ఆది కర్మములు సత్యమౌటకు బ్రహ్మాయగాన, ఆది కర్మములు సత్యమౌటకు బ్రహ్మాయగాన, పోదితోనీతడు యజ్ఞభోక్తౌటే సాక్షి, పోదితోనీతడు యజ్ఞభోక్తౌటే సాక్షి. కాదన్న వారికి వారి కర్మమే సాక్షి. అదే బ్రహ్మము సాకారమౌటకు పురుష సూక్తమెదుట విశ్వరూపము ఇది సాక్షి. అదే బ్రహ్మము సాకారమౌటకు పురుష సూక్తమెదుట విశ్వరూపము ఇది సాక్షి. మొదల నుండి ప్రపంచమును తథ్యమగుటకు, మొదల నుండి ప్రపంచమును తథ్యమగుటకు పొదిగొన్న యాగములే భువిలో సాక్షి, పొదిగొన్న యాగములే భువిలో సాక్షి. కాదన్న వారికి వారి కర్మమే సాక్షి. బెరసి జీవేశ్వరుల భేదము గలుగుటకు పొరి బ్రహ్మాదుల హరి పూజనే సాక్షి. బెరసి జీవేశ్వరుల భేదము గలుగుటకు పొరి బ్రహ్మాదుల హరి పూజలే సాక్షి. ఇరవై దాస్యాన మోక్షమిచ్చునీతడనూటకు ఇరవై దాస్యాన మోక్షమిచ్చునీతడనూటకు వరమిచ్చే శ్రీ వెంకటేశ్వరుడే సాక్షి. వరమిచ్చే శ్రీ వెంకటేశ్వరుడే సాక్షి. కాదన్న వారికి వారి కర్మమే సాక్షి. ఏ దిశ చూచిన మాకు నీతడే సాక్షి. కాదన్న వారికి వారి కర్మమే సాక్షి.